233 సత్యరూప సం ధా సత్యరూప అసత్యం జడాసృత పరిచ్ఛిన్న వ్యాసృత్తం సచ్చిదానందరూపం యస్యాః సా తథా 349 శంకర గ్రంథరత్నావళి పరిణామవాద మాశ్రిత్య సత్ అపరోక్ష జ్ఞాన యోగ్యం శృతి వ్యస్తేజాంసి త్యక్తు పరోక్ష జ్ఞాన విషయా నిత్యను మే ఇత్యర్థః సచ్చ త్యచ్చభనత్ ఇతి శృతేః సత్యం రూపం యస్యాః సా తథా ఓం సత్యరూపాయే నమః. 1 ఆం వి సత్యమనగా జడము అనుతము పరిచ్ఛిన్నము నయనదానికంటే భిన్నమైన రూపము. సచ్చిదానంద స్వరూపము గలదగుట వలన దేవి సత్యరూపాయని ధ్యేయయగుచున్నది. పరిణామవాదముననుసరించి అపరోక జ్ఞాన యోగ్యములైన పృథివీ జలము అగ్ని ఈ మూడను సత్ అనబడును. పరోక్ష జ్ఞాన విషయములు సత్యాను మేయములైన వాయాకాశములు త్యత్ అనబడును. సచ్చ త్యచ్చభనత్ అను శృతువచనము వలన బ్రహ్మయే యపరోక్షములైన పృథివీ జలము అగ్ని పరోక్షములైన వాయువు ఆకాశము అనునవి సత్ త్యత్ రూపములుగా అభివ్యక్తమైనదని తెలియును. కావున బ్రహ్మాభిన్నమైన పరమేశ్వరియు తద్రూపముతో విరాజిల్లుచున్న దగుట వలన సత్యరూపాయని సంకీర్తితయ్యగుచున్నది.